అంగరక్షకుడగు తామ్రుడు వెంటరాగా గొప్ప సైన్య ఘోషముతో దిక్కులు పిక్కటిల్లదేవి నెదుర్కొనెను. అతనిని చూచి దేవి శంఖధ్వనిని ఘంటానాదమును ధనుష్టంకారమును చేసినది. రాక్షసులందరూ ఆ ధ్వనికి భయపడి పారిపోయిరి. పారిపోవుచున్న సైనికులను చూచి చిక్షురుడు, మీకేమీ భయము వచ్చినది? మదించిన ఈ బాలను నేడే నేను బాణములతో చంపివైచెదను. యుద్ధభూమిని విడిచిపోకుడు అని సైనికుల హెచ్చరించి ధనుస్సు ధరించినవాడై దేవితో, ఓ విశాలాక్షి, ఎందుకు గర్జించుచున్నావు? నేను భయపడను. స్త్రీవధ దోషమనియు అపకీర్తికరమనియు నా మనస్సు నిన్నుపేక్షించుచున్నది. ఓ సుందరి, సుఖమును విడిచి యుద్ధమును నీవు కోరుటవట్టి అజ్ఞానము యుద్ధరంగమున చచ్చిన వారికి స్వర్గము లభించునను మాట కేవలము అర్ధవాదము కనుక నీ మనస్సునకిష్టమైన చోటికి వెళ్ళుము, లేదా మహిషాసురుని సేవింపుము అని పలుకుచున్నయాతనితో దేవి ఇట్లు మాట్లాడినది. ఓరి మూఢుడా, నీవు బుద్ధిమంతుని వలె ప్రజ్ఞావాదములు పలుకుచున్నావు. నీతి శాస్త్రమును నీవెరుగవు. నీవు పెద్దలను సేవింపలేదు. నీ బుద్ధి ధర్మ మార్గముననుసరించుటలేదు. రాజధర్మం మెరుగవు. నా దగ్గర నెందుకు మాట్లాడుదువు? యుద్ధభూమిలో మహిషుని చంపి కీర్తి స్తంభమును నిలిపి నేను సుఖముగా వెళ్ళెదను. దేవతలకు దుఃఖము కలిగించునట్టియు గర్వించినట్టి ఆ రాక్షసుని యుద్ధమున సంహరింతును. యుద్ధమునకు సిద్ధపడుము. నీవు మహిషుడు తక్కిన రాక్షసులను జీవించదలుచుకున్నచో పాతాళమునకు పొండు, లేక చావదలచినచో యుద్ధమునకు రండు. అందరను చంపివైచెదను. ఇదియే నా నిశ్చయము అని పలికెను. ఈ మాటలు విని బలగర్వితుడైన రాక్షసుడు దేవిపై బాణవర్షమును కురిపించెను. దేవి అతని బాణములను తన బాణములతో ఖండించెను. ఇరువురకును ఆశ్చర్యకరమైన యుద్ధము జరిగెను. పరదేవత గదతో కొట్టగా రాక్షసుడు మూర్ఛపోయెను. అతడట్లు మూర్ఛపోగా అతని అంగరక్షకుడుగా వచ్చిన తామ్రుడామెతో యుద్ధమునకు తలపడెను. అతనిని చూచి దేవి, రాక్షస శ్రేష్ఠ, రమ్ము రమ్ము, యమలోకమునకు పంపుదును. అయినా బలహీనులైన మీరు యుద్ధమునకెందుకు వచ్చుచున్నారు? మూఢుడైన మహిషుడు తన బ్రతుకును మాత్రమే చూచుకొనుచున్నాడు. బలహీనులగు మిమ్ము చంపిన ప్రయోజనమేమున్నది? మీరు ఇంటికి వెళ్ళి మహిషనిక్కడకు పంపుడు. అతడు కూడా నన్ను చూడగలడు అని గర్జించెను. శ్రీదేవి తామ్రచిక్షురలను సంహరించుట. తామ్రుడా మాటలను విని దేవిపై బాణవర్షమును కురిపించెను. పరదేవతయు దేవతలకు శత్రువైన వానిని చంపగోరినదై వెంటనే బాణములను ప్రయోగించెను. ఇంతలో చిక్షురుడు మూర్ఛనుండి తెప్పరిల్లి మరల ధనుస్సు తీసుకొని ఆమె ఎదుట నిలచెను. చిక్షుర తామ్రులిరువురును దేవితో యుద్ధము చేయనారంభించిరి. అంతటా కోపించి దేవి తన బాణములచే రాక్షసులందరి కవచములను ఛేదించెను. రాక్షసులందరూ రక్తముతో తడిసిన శరీరములు కలవారైరి. ప్రేక్షకులైన దేవతలు ఆశ్చర్యపడునట్లు యుద్ధము జరిగినది. తామ్రుడు ఇనుపరోకలితో సింహమునెత్తిపై మోదెను. మరియు నవ్వుచూ గొప్ప ధ్వని చేసెను. దేవీ గర్జించుచున్న వానిని చూచి పదునైన తన కత్తితో అతని శిరస్సును ఖండించెను. అతడు తిరుగుచూ భూమిపై పడిపోయెను. పడిపోయిన తామ్రుని చూచి చిక్షురుడు కత్తి పట్టుకొని దేవి వైపు పరువెత్తెను. దేవి అతనిని చూచి 5 బాణములు ప్రయోగించెను. 1 బాణముతో ఖడ్గము, 2 బాణముతో వాని చేయి, తక్కిన 3 బాణములతో అతని తల నరకబడెను. యుద్ధ దుర్ముఖులను ఆ రాక్షసులిరువురును చంపబడిరి. అంతట వారి సైన్యము శీఘ్రముగా దిక్కులకు పారిపోయెను. దేవతలు మిగుల సంతసించి పుష్పవృష్టి కురిపించి జయ జయ ధ్వానములనర్చిరి. మహిషుడు వారి మరణమున కాశ్చర్యపడి మహాబలశాలులైన అసిలోమభిడాల ప్రముఖులను గొప్ప సైన్యముతో యుద్ధభూమికి పంపెను. అచటవారు 18 భుజములతో వివిధ దివ్యాయుధములు ధరించియున్న దేవిని చూచిరి. ముందుగా అసిలోముడు వినయముతో నవ్వుచూ శాంతియుతముగా దేవితో నెట్లు మాట్లాడెను. సౌందర్యవతి వగు ఓ దేవి, యదార్థము చెప్పుము. నీవెందులకిక్కడకు వచ్చితివి? నిరపరాధులైన రాక్షసులనెందుకు చంపుచున్నావు? కారణము చెప్పవలసినదిగా కోరుచున్నాను. నేను నీతో ఇప్పుడు సంధి చేసికొన గోరుచున్నాను. నీకు కావలసిన బంగారమును, రత్నములను, శ్రేష్టములైన పాత్రలను, కావలసిన వాటిని తీసికొని వెళ్ళిపొమ్ము. దుఃఖమును సంతాపమును కలిగించు యుద్ధమెందులకు? దుఃఖకరమైన సంగ్రామమును విడిచి సంసార సుఖములననుభవింపుము. సుఖము 2 విధములు. ఆత్మజ్ఞానము వలన కలుగు సుఖము 1, 2 భోగములననుభవించుట వలన లభించునది. 1 నిత్యము, 2 అనిత్యము. యౌవన దశలోనున్న నీవు గొప్ప భోగములననుభవించి సుఖపడుము. నీవు ధర్మబుద్ధివిగా నుండుట యుక్తము. అపరాధము లేకుండా రాక్షసులనెందుకు చంపుచున్నావు అని అడిగెను. శ్రీదేవి, అసినోమ బిడాలులను చంపుట నేనిక్కడకు వచ్చుటకు కారణమేమని ఎడిగితివిగదా. ధర్మము కొరకే నేను సంచరింతును. ప్రాణుల న్యాయాన్యాయ ప్రవర్తనలకు సాక్షిరూపిణిని. సజ్జనుల రక్షించుట నాకు వ్రతము. అట్లే దుర్మార్గులు నాకు చంపదగినవారు. అవతారములలో వేదముల సంరక్షణము నా కర్తవ్యము. ప్రతి యుగమందును అవతారములను ధరించుచుందును. మహిషుడు చెడు నడువడిక కలవాడై దేవతలను చంపుటకు ప్రయత్నించెను. ఓ రాక్షస, అతనిని చంపుటకే నేనిప్పుడు వచ్చినాను. దేవతలకు శత్రువైనట్టియు మహాబలశాలియగు నాతనిని చంపెదను. నీవిక్కడ నుండి వెళ్ళి దుర్మార్గుడగు మహిషునకి విషయము తెలుపుము. అతనినే స్వయముగా యుద్ధమునకు రమ్మని చెప్పుము. నాతో సంధి చేయదలచుకొనినచో వైరమును విడిచి రాక్షసులందరును పాతాళమునకు పొండు. అపహరించిన దేవతల సొమ్మును తిరిగి ఇచ్చివేసి ప్రహ్లాదుడు నివసించు పాతాళమునకు పొండు అని పలికెను. అసిలోముడు మహావీరుడైన బిడాలునితో వింటివా? ఇప్పుడీమెతో యుద్ధము చేయవలయునా, లేక సంధి చేసికొనవలయునా అని పలికెను. బిడాలుడిట్లు పలికెను. అభిమానవంతుడైన మన రాజు యుద్ధములో చావు తప్పదని తెలిసి కూడా సంధికిష్టపడుటలేదు. యుద్ధములో చనిపోవుచున్న రాక్షసులను చూచుచునే మరల యుద్ధమునకు రాక్షసులను ప్రేరేపించుచున్నాడు. దైవమును ఎవ్వడు అతిక్రమింపగలడు? సేవకులు అభిమానము లేనివారు. ఆజ్ఞాపించు యజమానుల చేతిలో కీలు బొమ్మలు.